4.11 యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం వర్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మమ అనగా ఏం ఏ భక్తుడు ఏ విధముగా ఏ ప్రయోజనము కొరకు ఎటువంటి ఫలప్రాప్తిని ఆశించి నన్ను అనగా ఈశ్వర స్వరూపుడైన శ్రీకృష్ణుని భజించునో ఆ భక్తునికి నేను అతని శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 89 ఇచ్ఛానుసారముగా ఫలమును కలుగజేసి అతనిని అనుగ్రహించెదను. ఏలైనా అటువంటి వారికి మోక్షమును పొందవలేనన్న కోరిక ఉండదు. ఒకే పురుషుని యందు మోక్షమును పొందవలేనను బుద్ధి, సాంసారిక ఫలములములను పొందవలేననడి బుద్ధి ఒకేసారి అనగా ఒకే కాలమందు ఉండదు. అందుచేత సాంసారిక వస్తు రూప ఫలమును కోరువారికి అట్టి ఫలములను కలుగజేయుదును. సాంసారిక వస్తురూప ఫలమును కోరక శాస్త్రోక్త ప్రకారముగా కర్మలు చేయు ముముక్షువులకు జ్ఞానమును ప్రసాదింతును. సన్యాస ధర్మమును స్వీకరించి ముముక్షువులే అనగా మోక్షమును మాత్రమే కోరుచుండువారికి మోక్షమునే కలుగజేసెదను. ఆత్తులు అనగా ప్రాపంచిక దుఃఖములనుభవించుచు నన్ను భజించువారి దుహఖములను దూరము చేయుదును. ఈ విధముగా ఎవరు నన్ను ఏ విధముగా ఏది కోరుచు భజింతురో వారికి నేను అవే కలుగజేచుందును. రాగద్వేషములు గలవారికి లేక మోహమునందు పడియున్నవారికి నేను ఏమీ కలుగజేయను. ఓ పార్థ, మానవులు అన్ని విధములుగా వ్యవహరించుచుగూడా సర్వవ్యాపకుడనైన ఈశ్వరుడనైన నా మార్గమునే అనుసరించుచుందురు. ఎవరు ఎటువంటి ఫలములను కోరుచు ఏ కర్మకు అధికారులే తదనుసారముగా ప్రయత్నించుచుందురో వారే సరియైన మానవులని చెప్పబడుదురు. రాగాదిదోషములు లేనందున ఈశ్వర స్వరూపులైన మీకు అన్ని ప్రాణుల మీద మీ దయ సమానముగా ఉండును. మరియు తమరు అన్ని విధములైన ఫలములు ఇవ్వగల సమర్థులైయున్నారు. అటువంటి స్థితియందు మనుష్యులందరూ ముముక్షువులు అనగా మోక్షమును మాత్రమే కోరువారే. ఈ ప్రపంచమంతయు వాసుదేవుని రూపముననే యున్నదను. ఈ జ్ఞానము కలిగి కేవలము తమరినే అనగా వాసుదేవ స్వరూపుడైన శ్రీకృష్ణునినే ఇందులకు భజించుటలేదు అన్నచో అందులకు కారణము చెప్పుచున్నారు. 4.12 కాంక్షంతః కర్మణం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ అన. తాము ఆచరించు కర్మల ఫలములను కోరువారు అనగా ఫలములను పొందగోరువారు ఈ లోకమందు ఇంద్రుడు, అగ్ని మొదలగు దేవతలను పూజించుచుందురు. ఎవడుపై దేవతలు తమకంటే వేరుగా ఉన్నారని తలంచి ఆ దేవతలు ఉపాస్యమనియు పూజించినటువంటి తాను ఉపాసకుడనియు తలంచి ఆ దేవతలను పూజించుచుండునో అటువంటి ఉపాసకులు అజ్ఞానులు. వారు ఏమీ తెలియనివారు, పశువులు వంటివారు. దేవతల పశువులు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 90. ఆ విధముగా ద్వైతభావము అనగా తాను వేరు దేవతలు వేరుగా ఉన్నారని తలంచు భావము కలిగి ఆ దేవతలను పూజించుచు ఫలేచ్ఛగల మానవులు తాము చేయు కర్మ ఫలమును అనగా దేవతల సంతృప్తి కొరకై యజ్ఞయగాది కర్మలు చేయవారు ఆ కర్మ ఫలములను త్వరలోనే పొందుదురు. ఏలైనా మానవలోకమునందు శాస్త్రమునకు అట్టి అధికారము కలదు. క్షిప్రం హి మానుషేలోకే అను వాక్యము ద్వారా క్షిప్ర విశేషణ శబ్దము ద్వారా భగవంతుడు అన్యలోకములందు గూడా కర్మఫల ప్రాప్తిని చూపించి యున్నాడు. కాని మనుష్యలోకమునందువన అశ్రమాదులకు సంబంధించిన కర్మలకు ఆధిపత్యము కలదు. ఇది విశేషము. ఆ వర్ణాశ్రమాదులయందు అధికారము కలిగియున్నవారల కర్మల యొక్క కర్మ జనిత ఫలసిద్ధి వెంటనే కలుగుతుంది. మానవ లోకమునందే వర్ణాశ్రమాధికమైన కర్మాధికారము కలదు. ఇతర లోకములందు ఇటువంటి నియమము లేదు. ఇట్టి నియమము ఏ కారణము వలన ఉన్నదనగా 4.13 చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం, అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు, ఈ 4 వర్ణములకు ఈ చాతుర్వర్ణ్యము అని పేరు. సత్వ, రజ, తమో గుణముల ఆధారముగా ఆ వర్ణముల వారు చేయు కర్మల ఆధారముగా ఈ 4 వర్ణముల విభజన ఈశ్వరుడనైన నా చేతనే చేయబడినది, అనగా ఏర్పరచబడినది. బ్రాహ్మణుడు విశ్వమానవరూప పురుషునకు ముఖము వంటివాడు అను శృతి వాక్యము ద్వారా ఈ విషయము ప్రామాణికమగుచున్నది. వర్ణవిభజననుసరించి కర్మ విభజన చేయబడినది. అందులో సత్వగుణము ప్రధానముగా కలిగియున్న పురుషులందరూ బ్రాహ్మణులనియు, సమము, దమము, తపస్సు మొదలగు సాత్విక కర్మలు వారు చేయదగు పనులు. ఎవరియందు అనగా పురుషులయందు సత్వగుణము గౌణముగా అనగా తక్కువగా ఉండి రజోగుణము ప్రధానముగా ఉండునో వారందరూ క్షత్రియ వర్ణము వారనియు, శూరత్వ, వీరత్వములు, తేజస్సు, యుద్ధము చేయుట, రాజ్యపాలన చేయుట వారికి విధించిన కర్మలు. ఏ వర్ణము వారియందు అనగా ఏ పురుషులయందు తమో గుణము గౌణముగా ఉండి రజోగుణము ప్రధానముగా ఉండునో వారందరూ వైశ్య వర్ణమునకు చెందినవారనియు, వ్యవసాయము, వ్యాపారము మొదలగునవి వారికి విధించబడిన కర్మలు. చివరకు ఏ పురుషులయందు రజోగుణము గౌణముగాను మరియు తమోగుణము ప్రధానముగాను ఉండునో వారందరూ శూద్రవర్ణమునకు చెందినవారనియు, పై 3 వర్ణముల వారికి అవసరమగు సేవలు చేయుచుండుట ఈ వర్ణము వారికి విధించబడిన కర్మలు. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 91. ఈ విధముగా గుణములు తదనుసారముగా చేయబడు కర్మలు ఆధారముగా ఏర్పాటు చేయబడిన ఈ వర్ణ కర్మ విభజన నా ద్వారానే చేయబడినది. ఈ విధమైన 4 వర్ణముల వేగు వేగు వ్యవస్థ ఈ భూలోకమందు తప్ప వేరే ఏ లోకమందునూ లేదు. అందుచేత పూర్వశ్లోకమునందు ఆ మనుష్యలోకే అను విశేషణ శబ్దము వాడబడినది. పూర్వపక్షము నిజముగా పైన చెప్పబడిన 4 వర్ణముల రచన మరియు ఆయా వర్ణముల వారికి విధించబడిన కర్మలు మొదలగు వాటికి మీరే భగవంతుడే కర్త అయి ఉన్నట్లయితే ఆయా కర్మల ద్వారా కలుగు ఫలములతో కూడా మీకు అనగా భగవంతునికి సంబంధము ఉండవలేనుగదా. అటువంటి స్థితిలో తమరు భగవంతుడు నిత్యముక్తులు, నిత్య ఈశ్వరులు కూడా కాకపోవచ్చునుగదా అన్నచో సమాధానము, కేవలము నా మాయా వ్యవహారము ద్వారానే నేను ఆయా కర్మలన్నింటికీ కర్తను. అయినప్పటికీ కూడా నీవు, అర్జునుడు మాత్రము నన్ను అకర్తగానే తలంచుము, అంగీకరించుము. అందుచేత నన్ను అనగా భగవంతుని అవ్యయనిగాను మరియు సంసారబంధము లేనివానిగాను తలంచుము. ఏ కర్మలకు నీవు నన్ను కర్తగా తలంచుచున్నావో నేను నిజముగా వాటికి కర్తనుగాను. ఏలేనా 4.14 న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మామ్యో 2 భిజానాతి కర్మభిర్న సబధ్యతే, అనగా నాయందు ఎటువంటి అహంకారము లేదు. అందుచేత ఆ కర్మలు దేహాదుల ఉత్పత్తికి కారణమై నాకు అంటవు, చుట్టుకొనవు. అంతేగాక ఆయా కర్మఫలములేయందు నాకు ఎటువంటి ఆసక్తిగాని పొందవలేనను కోరికగాని లేదు. ఏ ప్రాపంచిక మానవులకు కర్మలయందు నేను కర్తను అని అభిమానముండునో మరియు ఏ మానవునికి ఆయా కర్మలు చేయుట ఎందు మరియు వాటి ఫలములను పొందుట ఎందు ఆసక్తి ఉండునో వారిని కర్మలు బంధించును. ఇది నిజము కాని ఆ 2 అనగా అభిమానము, ఆసక్తి నాయందు లేనందువలన ఆ కర్మలు నన్ను బంధించజాలవు. ఈ విధముగానే అనగా నావలెనే ఇతరులు ఎవరైనా నన్ను తన ఆత్మగా గుర్తించునో అనగా నేను ఎటువంటి కర్మలకు కర్తనుగాను నాకు ఆ కర్మఫలములయందు ఎటువంటి ఆసక్తి లేదు అని తలంచునో ఆతనిని కూడా ఈ కర్మలు బంధించక దేహాదులకు కారణము కావు. నేను కర్మలకు కర్తనుగాను మరియు నాకు ఆ కర్మ ఫలములములను పొందవలైనను ఆసక్తియు లేదు అని ఎవడు తలంచునో. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 92.15 ఏవం జాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభ్యః కురు కర్మైవ తస్మాత్వం పూర్వయః పూర్వతరం కృతం. అనగా అలా తలంచియే పూర్వకాలమునందలి ముముక్షువులైన వారులు గూడా కర్మలు చేసియున్నారు. అందుచేత నీవు గూడా కర్మలే చేయుము. ఎటువంటి కర్మలు చేయకుండా కదలక మెదలక కూర్చుండుటగాని సమన్యసించుటగాని ఆ రెండు కర్మలు నీ కర్తవ్యములు కావు. ఏలేనా మీ పూర్వీకులు గూడా కర్మలే చేసియున్నారు. అందుచేత నీవు ఆత్మజ్ఞానివి కాకుండినచో అంతఃకరణ శుద్ధి కొరకు ఒకవేళ తత్వజ్ఞానివి అయి ఉన్నచో లోక సంగ్రహార్థము జనకాది పూర్వీకుల ద్వారా పరంపరగా వచ్చుచున్న రీతిగా కర్మలు చేయుము. క్రొత్త పద్ధతిలో కర్మలు చేయబోకుము. కర్మలు చేయటయే నా కర్తవ్యమయ్యున్నచో మీ ఆజ్ఞ ప్రకారమే చేయటకు సిద్ధముగాయున్నాను. అటువంటి స్థితియందు మీరు పూర్వే అహా పూర్వతర కృతం అని విశేషించి చెప్పుట ఇందులకు అట్టి అవసరమేమున్నది అని అర్జునుడడుగగా భగవానుడు ఇలా అన్నాడు, కర్మలను గురించి చాలా వ్యత్యాసమున్నది. అనగా కర్మకు సంబంధించిన విషయము దురూహ్యమైనది. అదెట్లన 4.16 కిం కర్మ కమకర్మేతి కవయో 2 మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే 2 శుభాత్. అనగా ఏది కర్మయో ఏది కర్మ కాదో అను ఈ కర్మాధిక విషయమై మహామహాపండితులు కూడా భ్రాంతిని చెందియున్నారు. అందువలన ఇప్పుడు నేను నీకు ఏది కర్మయో ఏది కర్మ కాదో వివరముగా చెప్పెదను. ఆ కర్మాకర్మాది విషయమును చక్కగా ఎటింగి నీవు ఈ మాయా ప్రపంచము నుండి ముక్తుడవగుదువు. కేవల దేహాదుల చేష్టలే కర్మలని తలంచరాదు. మరియు అటువంటి చేష్టలేమీ చేయక కూర్చునియుండుటకు అకర్మేనియు ఇందులో ఇంకా తెలియదగనదేమున్నదని తలంచరాదు. ఈ మాత్రం లోకములో అందరికీ తెలియను. మరి ఇందులకు అలా తలంచరాదో చెప్పెద వినుము. 4.17 కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గత్యః. అనగా అకర్మల యొక్క శాస్త్ర విహితమైన క్రియ యొక్క రహస్యం కూడా తెలియవలయును. అట్లే వికర్మ యొక్క శాస్త్ర వర్జితమైన క్రియ యొక్క రహస్యము కూడా. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 93 తెలియవలసి యున్నది. మరియు అదే విధముగా అకర్మ యొక్క అనగా నిర్వ్యాపారముగా అనగా ఏమీ చేయక కూర్చుండుట యొక్క రహస్యము కూడా తెలియవలేను. అట్లేలైనా కర్మల యొక్క అనగా కర్మ అకర్మ మరియు వికర్మల యొక్క గతి అనగా వాటి స్వరూపము అనగా వాటి తత్వము చాలా గహనము అనగా తెలియరానిదేయున్నది. అందుచే దానిని తెలుసుకొనుటకు గూడా చాలా కష్టము. ఈ కర్మాధికముల తత్వమేమిటో తెలియదగిన రహస్యమేమిటో దేనిని చెప్పెదనని మీరు ముందుగా ప్రతిజ్ఞ చేసియున్నారో చెప్పెదను అని యున్నారో అది స్పష్టముగా చెప్పండి అని అడుగగా ఇప్పుడు చెప్పుచున్నారు. 4.18 కర్మణి కర్మయ్య పశ్యేద కర్మణి చ కర్మయ్య స బుద్ధి మాన్మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మకృత్. అనగా ఏదో ఒకటి చేయడం అనుచేష్టను కర్మ అని అందురు. ఆ కర్మేందు ఎవడు అకర్మను చూచునో అనగా కర్మ యొక్క లేమిని చూచునో మరియు అకర్మయందు శరీరాదుల యొక్క చేష్టల లేమిలో కర్మను చూచునో అనగా కర్మచేట మరియు చేయకుండుట రెండు కూడా కర్త, అనగా చేయవాడు చేయనివాడు యొక్క అధీనమునందున్నవి. మరియు ఆత్మతత్వమును పొందక పూర్వము అజ్ఞానవస్థయందే సర్వవిధ క్రియాకారక వ్యవహారమంతయు ఉండును. అందుచేతనే క్రియను అనగా కర్మను త్యజించుట గూడా ఒక క్రియయే అనగా కర్మయే. కర్మలు చేయుట లేక వాటిని త్యజించుట రెండు కూడా కర్త యొక్క వ్యాపారాధీనమునందే యున్నవి. అది ప్రవృత్తికి సంబంధించినది కాని లేక నివృత్తికి సంబంధించినగాని కర్త యొక్క వ్యాపారాధీనమునందున్నంతవరకు అది కర్మయే. అందువలన అహంకారముతో కూడిన కర్మత్యాగము గూడా కర్మయే. ఏలైనా అతడు త్యజించుట అను క్రియకు కర్తయే గదా. అందుచేత అకర్మేందుగూడా కర్మను చూచువాడు బుద్ధిమంతుడు అనగా విద్వాంసుడు, అతడే యోగి. ఆ విధముగా సర్వవిధ కర్మలు చేయువాడు అతడే. ఈ విధముగా కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూచువాడే విద్వాంసుడు. పూర్వపక్షము కర్మేందు అకర్మను మరియు అకర్మయందు కర్మను చూచువాడు విద్వాంసుడు అను పరస్పర విరుద్ధమైన మాట ఏ భావముతో చెప్పబడుచున్నది? ఏలైనా కర్మ అకర్మ కాజాలడు, అట్లే అకర్మ కర్మ కాజాలడు. అప్పుడు పై విధముగా పరస్పర విరుద్ధముగా చూచుటైనున్నది ఇట్లు కుదురును. సమాధానము నిజముగా విచారించి చూచిన అకర్మయే మూఢమతులకు కర్మవలె తోచుచుండును. అదేవిధముగా కర్మయే అకర్మగా తోచుచుండును. అదేవిధముగా కర్మయే శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 4 అకర్మగా తోచుచుండును. ఈ వాక్యములందు మూఢమతులకు తోచు పరస్పర విరుద్ధ భావమును తొలగించుటకే భగవానుడు కర్మణి అకర్మయ పశ్యేత్ మొదలగు వాక్యములు చెప్పియున్నారు. అందుచేత వారు చెప్పిన దానియందు విరుద్ధ భావము ఏమీ లేదు. ఏలైనా బుద్ధిమంతులు అనుమాట అనగా విశేషణము అప్పుడే కుదురును. ఇంతేగాకుండా యథార్థమైన జ్ఞానమే తెలియదగియున్నది అని చెప్పవలసి ఉంటుంది. అంతేగాని మిథ్యాజ్ఞానమును కాదు. మరియు దేనిని తెలుసుకుని అశుభము నుండి ముక్తుడగునో అని కూడా చెప్పబడినది గదా. అందువలన విపరీత జ్ఞానము ద్వారా జన్మ మరణ రూపమైన అశుభము నుండి ముక్తి సంభవము కాదుగదా. అందువలన కర్మను అకర్మను పరస్పర విరుద్ధముగా తెలుసుకొనిన వారు ఆ విపరీత జ్ఞానమును తొలగించుకొనుటకే భగవంతుడు కర్మణ్యకర్మ యహ మొదలగు వాక్యములు చెప్పియున్నారు. ఇచ్చట తొట్టి యందు రేగు పండ్లు వలె కర్మకు ఆధారము అకర్మ కాదు, అట్లే అకర్మకు ఆధారం కర్మ కూడా కాదు. ఏలైనా కర్మ యొక్క అభావము లేమి పేరు అకర్మ. కావున సారాంశమేమనగా ఎండమావుల ఎందలి జలము వలె మరియు ముత్యపు చిప్ప ఎందలి వెండి వలె లోకులు కర్మ అకర్మలను పరస్పర విరుద్ధమైనవిగా తలంచియున్నారు. పూర్వపక్షము కర్మను అందరూ కర్మగనే తలంచున్నారు. ఇందులో ఎన్నడూ మార్పేమీ జరగదు. సమాధానము విషయము అది కాదు. ఏలైనా నావ నడుస్తూ ఉన్నప్పుడు ఆ నౌక ఎందు కూర్చునియున్న పురుషునకు ఒడ్డున ఉన్న వృక్షములు నడుస్తూ ఉన్నట్లుగా విపరీత భావములుగుచుండును. అనగా ఆ వృక్షములు వ్యతిరేకముగా అనగా వెనుకకు నడుచుచున్నట్లుగా అనిపించును. ఆ విధముగానే నక్షత్రాది పదార్థములు మన కన్నులకు దూరముగా ఉండును, చాలా దూరముగా ఉండును. ఆ నడుస్తూ ఉన్న పదార్థముల ఎందుగూడా గతిలేనట్టుగా మనకు తోచుచుండును. అనగా ఆ నక్షత్రాదులు అచలముగా అనగా స్థిరముగా ఉన్నట్లు తోచును. ఇదే విధముగా అకర్మయందు అనగా ఎటువంటి క్రియలు లేనటువంటి ఆత్మయందు నేను చేయుచున్నాను అను కర్మను చూచుట మరియు కర్మయందు అనగా నేను ఏమీ చేయటలేదు అని అకర్మత్వమును చూచుట మొదలగు వ్యవహారమునే విపరీతముగా చూచుట అని యందురు. కావున అట్టి విపరీత భావమును తొలగించుట కొరకే కర్మణి అకర్మయ అహపశ్యేత్ మొదలగు వచనములను భగవంతుడు చెప్పియున్నాడు. ఈ విషయం ఇంతకు ముందే అనేకసార్లు శంకా సమాధానముల ద్వారా చెప్పబడియున్నది. అయినప్పటికీ అత్యంత విపరీత భావముతో అతి ఎక్కువగా లోకులను మోహింపజేసి అనగా భ్రాంతిని కల్పించి అనేక పర్యాయములు విన్నప్పటికీ విన్న తత్వమును గూడా మరిపింపజేసి శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 95 మిథ్యా ప్రసంగములతో శకింపజేయుచున్నది. అదుచేతను మరియు ఆత్మతత్వమును తెలుసుకొనుట అత్యంత కష్టసాధ్యమని తలంచి భగవంతుడు చెప్పిన విషయమునే మరల మరల చెప్పుచున్నాడు. శృతి స్మృతి మరియు న్యాయ సిద్ధాంతానుసరముగను ఆత్మయందు కర్మలు సంభవము కాదని తలంచి అవ్యక్తో జయమచింత్యో యం నజాయతేన మ్రియతే చూ గీత 2-25 వరకు మొదలగు శ్లోకముల ద్వారా చెప్పబడినది ఇంకా ముందు కూడా చెప్పబడును. ఆ క్రియారహితమైన ఆత్మయందు అనగా అకర్మయందు కర్మను చూచుటయను ఏ విపరీత బుద్ధి కలదో అది లోకులకు అత్యంత సహజము మరియు స్వాభావికముగా మారిపోయినది. అట్లేలైనా కర్మ అనగా ఏడియో మరియు అకర్మ అనగా ఎద్దియో ఈ విషయమునందు బుద్ధిమంతులు అనగా పండితులైన వారు కూడా మోహమును అనగా భ్రాంతిని చెందియున్నారు. అనగా దేహేంద్రియాదుల ద్వారా జరుగులేక చేయబడు కర్మలను ఆత్మయందు ఆరోపించి నేను కర్తను, ఈ కర్మలు నా వలన చేయబడినవి, దీని ఫలమును నేను అనుభవించవలసి యున్నది అని లోకులు సాధారణముగా తలంచుచుందురు. మరియు నేను ఎటువంటి కర్మలు చేయక కదలక మెదలక కూర్చొనియున్నాను, అందుచే నేను శ్రమలేనివాడనే కర్మలు చేయనివాడనే సుఖముగా ఉందును. ఈ విధముగా దేహేంద్రియాదుల కర్మరాహిత్యమును అనగా ఎటువంటి కర్మలు చేయకయుండుటను అందువలన కలుగు సుఖత్వమును ఆత్మయందు ఆరోపించి నేను ఎటువంటి కర్మ చేయుటలేదు, కదలక మెదలక సుఖముగా కూర్చొని ఉన్నాను అని లోకులు అసహజముగా తలంచుచుందురు. లోకుల యొక్క ఈ విపరీత జ్ఞానమును తొలగించుటకు కర్మణి అకర్మయ పశ్యేత్ మొదలగు వాక్యములు భగవంతుడు చెప్పియున్నారు. ఇచ్చట దేహేంద్రియాదుల ద్వారా జరుగు కర్మలు క్రియారూపముగా ఉన్నప్పటికీ లోకులు ఆ కర్మలను కర్మరహితుడు మరియు క్రియారహితుడు అయిన ఆత్మయందు అజ్ఞానము చేత ఆరోపించుచున్నారు. ఉదాహరణకు శాస్త్రగ్రంథములు చదివిన విద్వాంసులు కూడా ఈ కర్మలు నేను చేయుచున్నాను అని అంటున్నారు. అందువలన నదీ తీరములయందున్న వృక్షములయందు భ్రాంతి వలన విపరీత గతి కనిపించు విధముగా అజ్ఞానము వలన ఆత్మతో నిత్య సంబంధము కలిగి ఉన్నట్లుగా తలంచి లోకమునందు ఏవి కర్మలుగా తలంచబడుచున్నవో ఆ కర్మలేందు యథార్థముగా నదీతీరములందున్న వృక్షములకు గతిలేనట్లుగా చూచిన విధముగానే ఆత్మయందు అకర్మలను చూచును. మరియు ఆ విధముగానే అనగా కర్మలయందు వలనే ఆత్మయందు అజ్ఞానము చేత ఆరోపించబడియున్న శరీరము ఇంద్రియములు మొదలగువాని జడత్వములోని అకర్మత్వమందు అనగా క్రియ యొక్క త్యాగమునందు నేను కొంచెం కర్మగూడ చేయకుండా కదలక మెదలక 96 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం సుఖముగా కూర్చొనియున్నాను డొట్ తను ఈ అహంకార సంబంధము కారణముగా ఎవడు కర్మను చూచునో అనగా ఆ త్యాగమునందు కూడా కర్మను చూచునో ఈ విధముగా ఎవడు ఈ కర్మ అకర్మల భిన్నత్వమును తత్వత గుర్తించునో ఆతడు మనుష్యులయందు బుద్ధిమంతుడు అనగా తెలివగలవాడు పండితుడు, అతడు నిజమైన యోగి మరియు సంపూర్ణముగా కర్మ చేయువాడు కూడా ఆతడే. అనగా ఆతడు పుణ్యపాప రూపమైన అశుభముల నుండి ముక్తుడైన వాడగును. ఆతడే కృతకృత్యుడు. చాలామంది ఈ గీతకు వ్యాఖ్యానములు వ్రాసినవారు ఈ శ్లోకమునకు మరొక విధముగా వ్యాఖ్యానము వ్రాసియున్నారు. అదెట్లన, ఈశ్వరుని కొవకు చేబడు పంచేజ్ఞాది నిత్యకర్మలకు ఫలము ఉండదని, ఆ కారణముగా అవి గౌణి వృత్తిననుసరించి అకర్మలని వ్రాసియున్నారు. ఆ విధముగా ఆనిత్యకర్మలను చేయకుండటయే అకర్మలట. అవిగూడ పాపరూపమైన ఫలములిచ్చినవి గావున గౌణ రూపముగానే కర్మలని చెప్పబడునట. ఆ చెప్పుట ఇట్లున్నదనగా, ఆవు ఈనినప్పటికీ పాలు ఇవ్వనిచో ఆ యావు అగో అనగా అది ఆవు కానిది అని చెప్పబడుచున్నట్లుగా, ఆ విధముగానే నిత్యకర్మలేందు ఎటువంటి ఫలములు లేనందువలన వాటిని అకర్మలుగా తలంచునో మరియు నిత్యకర్మలు చేయకపోవుటయను అకర్మలయందు కర్మలను చూచునో అట్లేలేనా. అవి నరకాది విపరీత ఫలములను ఇచ్చునవి అగును అని వ్రాసియున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సత్యములు కావు. ఏలేనా, ఈ విధముగా తలంచినచో అశుభముల నుండి ముక్తి లభించదు, అనగా జన్మ మరణ బంధము తెగిపోదు. అందుచేత ఇలాంటి వ్యాఖ్యలను ఒప్పుకొనిన ఎడల భగవంతుడు చెప్పిన దేనిని ఎరిగినందున నీవు అశుభముల నుండి ముక్తుడవగుదువో అను మాటలు వ్యర్థములగును. ఏలేనా, నిత్యకర్మల అనుష్ఠానము వలన బహుశా అశుభముల నుండి విడుదల అనగా ముక్తి జరిగిన జరగవచ్చు, కాని ఆ నిత్య కర్మల ఫలము మాత్రము కలగదు. ఈ విధముగు జ్ఞానము వలన మోక్షము కలుగనే కలగదు. ఏలేనా, నిత్యకర్మలకు ఫలము కలగదు అను జ్ఞానము లేక నిత్యకర్మల వలన కలుగు జ్ఞానము అశుభముల నుండి ముక్తిని కలిగించును అను ఇటువంటి మాటలు ఏ శాస్త్రమునందును వ్రాయబడియుండలేదు. అంతేగాక భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా గీతాశాస్త్రమునందెచ్చటను ఇటువంటి మాటలు చెప్పియుండలేదు. ఈ యుక్తి ద్వారా ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఆ కర్మలయందు కర్మలను దర్శించు విషయము కూడా ఖండించబడుచున్నది. ఏలేనా, ఇచ్చట అనగా ఈ గీతయందు నిత్యకర్మల అభావరూపమైన ఆ కర్మలయందు కర్మలను చూచుటను ఇచ్చటను కర్తవ్య రూప విధానము చేయబడలేదు. కేవలము నిత్యకర్మల కర్తవ్యత విధానము చెప్పబడినది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 97. ఇది తప్ప నిత్యకర్మలు చేయనందున పాపము సంభవించును అని ఈగినంత మాత్రమున ఎటువంటి ఫలము కలగదు. అంతేగాక ఈ నిత్యకర్మలు చేయక ఉండునటువంటి అకర్మ శాస్త్రములందు తెలియదగిన విషయముగా ఎచ్చటను చెప్పబడియుండలేదు. అదేవిధముగా ఇతర టీకాకారులు చెప్పినట్లుగా కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను చూచుట మొదలగు మిథ్యా దర్శనము వలన అశుభము అనగా జన్మ మరణ బంధము నుండి ముక్తి, బుద్ధితత్వము, సమానతత్వము అనగా యుక్తియుక్తత్వము, సర్వకర్మకర్తృత్వము మొదలగు ఫలములు గూడా సంభవము కాదు. మరియు ఇటువంటి మిథ్యాజ్ఞానము మంచిదని కూడా చెప్పుట తగదు. మిథ్యాజ్ఞానము తనంతట తానుగానే అశుభరూపమయుండగా అది మరి యొక్క అశుభము నుండి ఎవరిని ఎట్లు రక్షించగలదు? అట్లేలేనా, అంధకారము అనగా చీకటి, చీకటిని తొలగించజాలదుగదా. పూర్వపక్షము ఇచ్చట కర్మయందు అకర్మను చూచుట అట్లే అకర్మయందు కర్మను చూచుట మొదలగు సిద్ధాంతము ఏ ఇతర టీకాకారుల ద్వారా చెప్పబడినదో అది మిథ్యాజ్ఞానము కాదు. కాని ఫలము కలుగుట కలుగకపోవుటననుసరించి గౌణరూపముగా చెప్పబడినది. సమాధానము అలా చెప్పుటగూడా సరికాదు. ఏలేనా, గౌణరూపముగా కర్మను అకర్మగాను అకర్మను కర్మగాను తెలుసుకొనినందువలన గూడా కలుగు లాభమేమీ లేదు. ఇదే కాకుండా శృతి సిద్ధమైన మాటను వదలి శృతి విరుద్ధమైన మాటను యుక్తిని కల్పించుటలో ఎటువంటి విశేషత్వము కానరాదు. నిజముగా భగవంతునికి అలా చెప్పుటయే ఇష్టమై ఉంటే ఆయన అదే విధమైన శబ్దములతో నిత్యకర్మలకు ఎటువంటి ఫలము లేదు మరియు అవి చెయ్యకపోతే నరక ప్రాప్తి కలుగును అని చెప్పి ఉండేడివారు. అట్టి స్థితియందు ఈ విధముగా అకర్మయందు ఎవడు అకర్మను చూచునో మొదలగు ఇతరులను మోహింపజేయు మాయతో కూడిన మాటలు చెప్పినందువలన ప్రయోజనమేమి కలదు. ఈ ప్రకారముగా విచారించి చూచిన పై విధముగా అర్థము చెప్పువారి అభిప్రాయముననుసరించి భగవంతుని ద్వారా చెప్పబడిన మాటలు ప్రపంచములోని వారిని మోహింపజేయుటకేయని స్పష్టమగుచున్నది. ఇలా కాకుండా ఈ నిత్య కర్మానుష్ఠాన రూపమైన విషయము మాయతో కూడిన మాటల ద్వారా గుప్తముగా దాచివుంచుటయే మంచిదను మాటను చెప్పినట్లయినది. పై ఈ విషయము చాలా గహనము అనగా పండితులకు కూడా అర్థము కానిది. అందుచేతనే శబ్దములను మార్చి మార్చి మరల మరల చెప్పుట ద్వారా శుభోధకమగునని చెప్పుట కూడా సరికాదు. ఏలైన కర్మణ్యవాధికారస్తే చూడొట్ గీత 2:41 వరకు అను శ్లోకమునందు స్పష్టముగా చెప్పబడిన విషయమును మరల చెప్పుట అనావశ్యకముగదా. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం డాలర్ పైగా అన్ని ప్రదేశములందు చెప్పదగియున్న మాటను చెప్పుట ప్రశంసార్హము. అంతేగాక తెలియతగనది అని కూడా చెప్పబడుతుంది. నిరర్ధకమైన మాటను తెలుసుకొన తగియున్నది అని చెప్పుట మంచిదని చెప్పబడదు. మిథ్యాజ్ఞానము లేక ఆ మిథ్యాజ్ఞానము ద్వారా రుజువు చేయబడిన లేక అభాసమాత్రముగా తెలియబడు వస్తువు తెలియతగనది కాదు. ఇంతేకాకుండా నిత్యకర్మలు చేయనందువలన ప్రత్యవాయ రూపమైన భావోత్పత్తి కూడా కలుగదు. ఏలైనా నాసతో విద్యతే భావో చూడొట్ గీత 2:16 వరకు మొదలగునవి భగవంతునిచే చెప్పబడిన వాక్యములు. మరియు అసత్తు నుండి సత్పదార్థము ఎట్లు ఉత్పన్నమగును మొదలగు శృతి వాక్యములు కూడా ఇంతకు పూర్వమే చెప్పబడియున్నవి. పై విధముగా అసత్తు నుండి సత్తు కలుగదని నిషేధించినప్పటికీ అసత్తు నుండి సత్పదార్థము కలుగునని చెప్పువారు చెప్పునది ఎట్లున్నదనగా అసత్తు నుండి సత్తు కలుగును అట్లే సత్తు అసత్తుగా పరిణమించును. కాని ఇది ఎంతయు ప్రమాణములకు విరుద్ధమైనందున అయుక్తము అనగా ఒప్పుకోబడనిది. శాస్త్రము కూడా నిరర్ధకమైన కర్మలను విధించజాలదు. ఏలైనా కర్మలన్నీ శ్రమదృష్టితో చూచిన ఎడల దుహఖజనకములే. అందువలన తెలిసి తెలిసి ఎవ్వడు కూడా దుహఖములను కొని తెచ్చుకొను ప్రయత్నము చేయడు. అనిత్య కర్మలను చేయకుండిన ఎడల నరకము ప్రాప్తించును అని శాస్త్ర గ్రంథములందు వ్రాసియున్నదని ఒప్పుకొన్నను. కర్మ చేసినందువలనను కర్మ చేయకుండినను 2 విధముల శాస్త్రము అనర్థదాయకమేనని అందుచేత శాస్త్రము వ్యర్థమని రుజువగునుగదా. ఆ విషయం అలా వదలి నిత్యకర్మలకు ఎటువంటి ఫలము లేదు అని తలంచి అవి మోక్షరూపమైన ఫలమును ఇచ్చును అని చెప్పినచో పై వ్యాఖ్యాకారులకు స్వవచన వ్యాఘాత దోషము సంభవించునుగదా. అందువలన కర్మణి అకర్మేహ పశ్యేత్ మొదలగు శ్లోకములకు గురుపరంపర ద్వారా విన్న విధముగా మేము చెప్పిన అర్థమే సరియైనది. అందుచేతనే మేము కూడా ఈ శ్లోకమునకు అటువంటి వ్యాఖ్యే చేసినాము. ఇప్పుడు పైన చెప్పబడిన కర్మయందు అకర్మ అకర్మయందు కర్మను దర్శించుట శుభకరమని దానిని స్తుతించుచున్నారు. 4.19 యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహంః పండితం బుధాః అనగా ఏదైనా పనిని ఆరంభించుటను సమారంభము అని అందురు. ఈ శబ్దమునకు గల ఈ వ్యుత్పత్తి అర్థముననుసరించి అన్ని విధములైన కర్మలకు సమారంభము అని పేరు. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 9 పైన చెప్పిన విధముగా కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను చూడ సామర్థ్యము కలిగిన పురుషుని యొక్క సర్వ సమారంభములు కోరికల వలన మరియు కోరికలకు కారణ రూపమైన సంకల్పము కూడా లేనివగును, అనగా యవన వలన తనకు ఎటువంటి ప్రయోజనము లేకుండానే ఒకవేళ అతడు ప్రవృత్తి మార్గమునందున్న వాడైనచో లోక సంగ్రహము కొరకు, ఒకవేళ అతడు నివృత్తి మార్గమునందున్న వాడైనచో కేవలము జీవనయాత్ర జరుగుటకు మాత్రమే అనగా ఎటువంటి ఫలభావము లేకుండా చేష్ట అనగా ఫలమును కోరని కర్మ చేయుట అనబడును. మరియు కర్మయందు అకర్మ మరియు అకర్మయందు కర్మదర్శన రూపమైన జ్ఞానాగ్నిచేత యవని యొక్క పుణ్యపాప రూపమైన సంపూర్ణ కర్మఫలములు దగ్ధమైపోయినవో అటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అయిన పురుషుని బ్రహ్మతత్వమును ఎంగిన మహాత్ములు పండితుడు అనగా సర్వజ్ఞుడని ప్రశంసించెదరు. ఏ మహాత్ముడు కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మతత్వమును చూడ నేర్చునో అతడు తనకు ఇటువంటి వివేకము కలుగక పూర్వము ఎటువంటి కర్మలు చేసి యున్నప్పటికీ కర్మయందు అకర్మను అకర్మయందు కర్మజ్ఞానము కలిగినందువలన కేవలము శరీర పోషణ కొరకు మాత్రమే చేష్టలు కర్మలు కాదు చేయుచు కర్మరాహిత్యము కలిగియున్న సన్యాసితో సమానుడగును. అతనికి తిరిగి ఎన్నడూ కర్మలు చేయవలేనన్న సంకల్పము గూడా కలుగనేరదు. అనగా ఎవడైనా అంతకు పూర్వము కర్మలు చేయువాడే యున్నను తరువాత అతనికి ఆత్మతత్వము యొక్క సమ్యక్ జ్ఞానమయు కలిగియున్నచో అటువంటి పురుషుడు కర్మలు చేయటియందు ఎటువంటి ప్రయోజనము లేదని చక్కగా ఏయింగి సర్వవిధ సాధనములతో సహా కర్మలన్నింటినీ చేయుట వదిలివేయును. ఒకవేళ ఏ కారణముచేతనైనా కర్మాచరణ త్యజించుట సాధ్యపడని ఎడల ఏ పురుషుడైనా కర్మలయందు మరియు వాటి ఫలములయందు ఆసక్తిరహితుడై కేవలము లోక కళ్యాణార్థ భావముతో మనస్సును నింపుకొని పూర్వము వలెనే కర్మలు చేయుచుండినచో అతనికి గూడా కర్మలయందు స్వప్రయోజనము లేదు. గావున అతడు కర్మత్యాగము చేసిన సన్యాసితో సమానుడే. ఏలేనా జ్ఞానమును అగ్ని ద్వారా భస్మీభూతము అయిపోయినందువలన అతనిచే చేయబడు కర్మలన్నీయు అకర్మలేగును. ఈ భావమును తెలుపుట కొరకు భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు. 4.20 త్యక్త్వ కర్మఫల సంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తో 2p నైవ కించికరోతి సహ. అనగా ఏ మానవుడు పైన చెప్పబడిన జ్ఞానమును పొంది దాని బలము వలన కర్మలయందు అభిమానమును మరియు ఆ కర్మల వలన కలుగు ఫలములయందు ఆసక్తిని గూడా త్యజించి నిత్యతృప్తుడై అనగా విషయములయందు కోరికలు లేనివాడగును. ఏక్స్ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. అనిష్టకారకమైన పుణ్యపాపముల రెంటిని పొందడు. బంధమునకు కారణమగుట చేత ధర్మము గూడా ముముక్షువునకు అనగా మోక్షమును పొందవలయునను కోరిక గలవానికి పాపహేతువే అగును. ఈ శ్లోకమునందు శరీరం కేవలం కర్మానుపదమునందు శరీరము ద్వారా చేయబడు కర్మలు శారీరక కర్మలని చెప్పబడినవి లేక శరీర పోషణార్థము మాత్రమే చేయబడు కర్మలు శారీరక కర్మలని చెప్పబడినవి కేవలము శరీరము ద్వారా చేయబడు కర్మలు శారీరక కర్మలని చెప్పబడినను లేక శరీర పోషణార్థము మాత్రమే చేయబడు కర్మలు శారీరక కర్మలని చెప్పబడినను అందువలన కలుగు ప్రయోజనమేమీ కలదు అన్నచో శరీరము ద్వారా చేయబడు కర్మలు శారీరక కర్మలని ఒప్పుకున్నప్పటికీ ఈ లోకమునందును మరియు పరలోకమునందును ఫలములనిచ్చినటువంటి నిషిద్ధ కర్మలను గూడా శరీరము ద్వారానే చేయుచు మానవుడు పాపమును పొందడు అని చెప్పినందువలన భగవంతుని కథనమునందు పరస్పర విరోధ ఆ మను దోషము సంభవించుచున్నది. మరియు ఈ లోకమునందును మరియు పరలోకమునందును ఫలములను ఇచ్చినటువంటి శాస్త్రవిహితమైన కర్మలను శరీరము ద్వారానే చేయుచు మానవుడు పాపమును పొందడు అని చెప్పినప్పటికీ కూడా ప్రాప్తించుకుండానే దోషమును నిషేధించుటకు అవకాశము కలుగుచున్నది. మరియు శారీరక కర్మలు చేయుచు అను విశేషణము వలన మరియు కేవలము అను శబ్ద ప్రయోగము వలన పైన చెప్పబడిన సిద్ధాంతముననుసరించి శరీరము తప్ప కాకుండా మనస్సు వాక్కుల ద్వారా చేయబడు ధర్మయుక్తము మరియు ధర్మవిరుద్ధము అయిన కర్మలను వేటిని మనము ధర్మము మరియు అధర్మము పేరుతో పిలుస్తూ ఉంటామో చేయు మానవుడు పాపమును పొందును అని భగవంతుడు చెప్పినట్లగుచున్నది గదా. అందులో కూడా మనోవాక్కుల ద్వారా విహిత కర్మలు అనగా వేదాది ధర్మగ్రంథముల ద్వారా విధించబడిన కర్మలు చేయుచు పాపమునే సంపాదించును అని చెప్పుట మరీ విరుద్ధముగా తోచుచున్నది. ఆ పైన నిషిద్ధ కర్మలు చేయుచుండినను పాపమే ప్రాప్తించును అని చెప్పుట కేవలము అనువాదము వలె ఉండుటచే అర్థము లేని వాక్యమగుచున్నది. కాని కేవలము స్థూల శరీర పోషణార్థము మాత్రమే చేయబడు కర్మలు శారీరక కర్మలు మాత్రమే యని తలంచిన ఎడల ఈ లోకము లేక పరలోకమునకు సంబంధించిన భోగములే ప్రయోజనముగా కలిగియున్న విధి నిషేధాత్మక కర్మలుగా శాస్త్రాది గ్రంథముల ద్వారా తెలియబడుచున్నది. అవన్నీ కూడా శరీరము మనస్సు లేక వాక్కుల ద్వారా చేయబడుచున్నవి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 102 గదా. అటువంటి ఇతర కర్మలు చేయకుండా ఆ శరీరము మనస్సు లేక వాక్కుల ద్వారా శరీర పోషణార్థమే అవసరమైన కర్మలు లోకదృష్టితో చేస్తూ ఉన్న పురుషుడు కిల్బిషుడు అనగా ఆత్మవంచకుడుగా ఉండునుగదా. ఇచ్చట కేవలము అనుశ్రద్ధమును ఉపయోగించుటకు కారణమేమన ఆ పురుషుడు నేను చేయుచున్నాను అను అభిమానము లేనివాడే కేవలము లోకదృష్టితోనే శరీరము వాక్కు మొదలగు వాటి ద్వారా చేష్టలు మాత్రమే చేయునుగాని ఫలాపేక్ష కలిగిన కర్మలు చేయుడు. అటువంటి పురుషునకు పాపరూపమైన వంచన దోషము సంభవించుట అసంభవము. అందుచేత అతడు కిల్బిషము అనగా ప్రాపంచిక భావదోషము పొందడని ఈచ్ఛట తలంచవలయును. జ్ఞానరూపమైన అగ్ని ద్వారా అతని యొక్క సమస్తమైన కర్మఫలములు నశించిపోయినందున అతడు ఎటువంటి ప్రతిబంధకములు లేకుండగానే ముక్తత్వమును పొందును. ఇది అంతా కూడా ఇంతకు పూర్వమే చెప్పబడిన యథార్థమైన ఆత్మజ్ఞానము వలన కలుగు ఫలము యొక్క పునరుక్తి మాత్రమే. శరీరం కేవలం కర్మ అను వాక్యమునకు ఈ పైన చెప్పబడిన విధముగా అర్థమును గ్రహించినచో ఆయర్థము నిర్దోషమైనదిగా తలంచబడును. అన్ని విధములైన సంగ్రహ కార్యములను త్యజించిన మానవుడు అనగా సన్యాసి వద్ద శరీర నిర్వహణకు కారణరూపమైన అన్నాదుల సంగ్రహం కూడా ఉండదు. అందుచేతనే అట్టివానికి యాచక వృత్తి ద్వారా శరీర పోషణాధికారము లభించినది. అంతేగాక యాచన చేయకుండానే అనగా తనంతట తానుగా ఎవ్వరినీ అడగకుండానే ఎటువంటి సంకల్పము లేకుండానే లేక తాను కోరకయే లభించినటువంటి అను మొదలగు వాక్యముల ద్వారా శాస్త్రాది గ్రంథముల యందు సన్యాసికి శరీర నిర్వహణ కొరకు అవసరమైన అన్నాదులను పొందే మార్గము చూపబడినదో దానిని గురించి ముందు శ్లోకము చెప్పుచున్నారు. 4.22 యదృచ్ఛాలభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధి చకృత్వాపి న నిబధ్యతే. అనగా యాచించకుండా అనగా ఆడకుండా తనంతట తానుగా లభించిన పదార్థమునే భుజించి సంతుష్టిని చెందునో అనగా మనస్సులో ఇంతే చాలునన్న భావము కలుగునో ఎవడు ఇంద్రియములకు అతీతముగా వ్యవహరించునో అనగా ఎటువంటి వైరబుద్ధి అనగా ఎవ్వరియందును శత్రుమిత్ర భావము లేక యుండునో మరియు దొరికిన దానితో తృప్తిపడి లాభనష్టభావము లేక సమభావము కలిగియుండునో ఎవడు శరీరాదులకు కారణరూపమైన అన్నాదులు లభించినను లభించుకున్నను హర్ష శోకాదులు లేక సమభావము సమదశత్వము కలిగియుండును, మరియు కర్మాదులయందు అకర్మత్వాదులను చూచువాడు యథార్థముగా ఆత్మదర్శన నిష్టగలవాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 103. మరియు కేవలము శరీర స్థితి కొరకు మాత్రమే చేయబడు మరియు శరీరాదుల ద్వారా జరుగు భిక్షాటనాది కర్మలయందుగూడా నేనెటువంటి కర్మలు చేయుట లేదు, గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవి అని సర్వకాల సర్వావస్థలయందును తలంచువాడు అయిన యతి అనగా సన్యాస ధర్మమును స్వీకరించిన పురుషుడు తనయందు కర్తృత్వ హీనత్వమును ఎగింగినందువలన అనగా ఆత్మకు కర్తృత్వము వేదని ఎగింగినందువలన కొంచెము గంభీరముగా విచారించి చూచిన అతడు భిక్షాటనాది కర్మలు గూడ చేయుట లేదని తెలియును. ఇటువంటి మానవుడు లోక వ్యవహారమునకు సంబంధించిన సాధారణ దృష్టితో చూచువారికి సాంసారిక పురుషుల చేత ఆరోపించబడి భిక్షాటనము మొదలగు కర్మలు చేయుచున్న కర్తవలెనే తోచును. కాని శాస్త్ర ప్రమాణాదుల ద్వారా కలిగిన అనుభవముతో చూచిన ఎడల ఆతనియందు గల అకర్తృత్వము బోధపడును. ఈ విధముగా ఇతరుల ద్వారా ఎవరియందు కర్తృత్వము ఆరోపించబడుచున్నదో అటువంటి ఆ పురుషుడు కేవలము దేహధారణ కొరకు మాత్రమే చేయబడు భిక్షాటనాది కర్మలుగూడా ఆ మహాత్మునకు బంధ హేతువులు కాజాలవు. ఏలైనా జ్ఞానరూపముగా ఉన్న అగ్ని ద్వారా బంధమునకు కారణములైన సమస్త కర్మఫలములు భస్మీభూతములే పోయినవి. ఈ మాట ఇంతకు పూర్వము గూడ చెప్పబడినది. ఏ పురుషుడు కర్మలు చేయుట ఆరంభించియున్నాడో అతడు ఆ కర్మలు చేస్తూ ఉండగానే జ్ఞాన సంపన్నుడగునో అనగా నిష్క్రియ బ్రహ్మ పదార్థమే ఆత్మ అని తెలుసుకొనునో అప్పుడు అతడు తన కర్మల వలన కలుగు ప్రయోజనాదుల అభావమును అనగా లేమిని చూడగలిగిన ఆ పురుషునికి ఇంకా కర్మలు ఆచరించుటకు అవకాశమే ఉండదు. కాని ఏవో కొన్ని కారణాంతరముల వలన కర్మాచరణమును త్యజించుట సంభవము కాదేని అందువలన అతడు పూర్వమువలెనే కర్మాచరణమునందు లీనమైయున్నప్పటికీ అతడు కర్మలు చేయనివాడే అగును. ఈ విధముగా త్యక్త్వా కర్మఫలాసంగం చూ గీత 4-20 వరకు అనుశ్లోకము ప్రకారము జ్ఞానియందు కర్మాభావము చెప్పబడినది. ముందు శ్లోకమునందు గూడా ఈ విషయమై చెప్పబడుచున్నది.